భూమి గుండ్రంగా ఉంది. పుస్తకం 4వ భాగం. ప్రాచీన గ్రీకులు జ్యామితి అధ్యయనం చేయడం ప్రారంభించారు. జ్యామితి అంటే వస్తువుల ఆకృతుల శాస్త్రం. చంద్రుడి కాంతిమయ పార్శ్వం యొక్క రూపం ఎలా మారుతోందో జాగ్రత్తగా పరిశీలించసాగారు. అర్ధచంద్రిక, నెలవంక మొదలైన రూపాలన్నీ పరిశోధించారు. చంద్రుడు కాంతిమయ పార్శ్వం అలాంటి రూపాలు దాల్చాలంటే చంద్రుడు ఓ బంతిలా గోళాకారంలో ఉండాలని తేల్చారు. మరి సూర్యుడి రూపురేఖల మాట ఏమిటి? అది చంద్రుడి మీద కాంతిని ప్రసరిస్తోంది, అన్ని దిక్కుల నుండి సమానంగా ప్రసరిస్తోంది. చంద్రుడు సూర్యుడు భూమికి ఇరుపక్కల ఉన్నా ఒకే వైపు ఉన్నా చంద్రుడి మీద పడే సూర్యకాంతిలో హెచ్చుతగ్గులు ఉండేవి కావు. సూర్యుడు గోళం అయితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇవన్నీ చూసిన అనాక్సిమాండర్ విశ్వంలో ఉన్న 3 వస్తువులకి ఒకే రూపం ఉండటం గమనించాడు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 సమస్త విశ్వం. 3 గోళాలే. అంటే భూమి కూడా గోళమేనా? అంటే భూమి బల్లపరుపుగా లేదా? కాకపోవచ్చునేమో. నింగికి నేలకి నియమాలు వేరు కావచ్చు. ఆకాశము, అందులోని కొన్ని వస్తువులు గోళాలు అయినంత మాత్రాన భూమి కూడా గోళం కావాలనేముంది? మరి సూర్యుడు వేడిగా నిప్పులు కక్కుతుంటే భూమి చల్లగా హాయిగా లేదు? చంద్రుడు ఆకాశంలో విహరిస్తుంటే భూమి కదలకుండా స్థిరంగా ఉన్నట్టు లేదు? ఆకాశం నిండా మెరిసే తారకులు పొదిగి ఉన్నాయి, కానీ భూమి మీద లేవుగా. కనుక భూమి రూపం ఏమిటో తెలుసుకోవాలంటే భూమినే పరిశీలించాలి, కానీ తతిమా వస్తువులతో పోల్చకూడదు. సరే, అయితే తిరిగి భూమికే దిగివచ్చి ఓ ప్రశ్న అడుగుదాం. భూమి మీద వివిధ ప్రాంతాలలో తారలు విభిన్న రీతులలో కనిపిస్తాయి. భూమి చదునుగా ఉంటే అలా జరగదు. రాత్రివేళ ఆకాశం కేసి చూసినప్పుడు ఆకాశం స్పష్టంగా ఉంటే నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. చదునైన భూమి మీద ఎక్కడున్నా అవే తారలు కనిపించాలి, కానీ నిజానికి అలా లేవే. ప్రాచీన కాలంలో ఎంతోమంది సుదీర్ఘయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉత్తరానికి ప్రయాణం చేసిన వారు అక్కడ ఆకాశంలో తారలు కాస్త వేరుగా ఉండటం గమనించారు. వాళ్ళ సొంత ఊళ్ళో దక్షిణ దిశ్చక్రంలో కనిపించే తారలు ఈ ఉత్తర ప్రాంతాలలో అసలు కనిపించేవే కావు. కానీ మళ్ళీ తమ స్వగ్రామానికి తిరిగి వచ్చి చూస్తే ఉత్తరంలో కనిపించిన తారలు మళ్ళీ ప్రత్యక్షమయ్యేవి. దక్షిణంగా ప్రయాణించిన వారి అనుభవం కూడా అలాగే ఉంది. స్వగ్రామంలో దక్షిణ దిశ్చక్రానికి అసలు కనిపించని తారలు ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వచ్చాక అవన్నీ మళ్ళీ మాయం అయ్యేవి. ఉత్తర దిశ్చక్రం విషయంలో కూడా ఈ విషయం నిజమయ్యింది. స్వగ్రామంలో కొన్ని తారలు ఉత్తర దిశ్చక్రానికి కొద్దిగా కిందకు దిగడం కనిపిస్తుంది. కొంచెం ఉత్తరాదిగా ప్రయాణించి చూస్తే ఆ తారలు దిశ్చక్రం కిందకు దిగకుండా కాస్తంత పైనే ఉండటం కనిపిస్తుంది. అదేవిధంగా స్వగ్రామంలో ఉత్తర దిశ్చక్రానికి కొద్దిగా పైగా కనిపించిన తారలు దక్షిణంగా ప్రయాణిస్తే దిశ్చక్రం కిందకు దిగడం కనిపిస్తుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే భూమి మీద అన్ని చోట్ల నుండి అన్ని తారలు కనిపించవు, కనుక భూమి బల్లపరుపుగా ఉన్నదన్నమాట. పోనీ భూమి ఓ చిలుండబ్బాలా, ఓ స్తంభంలా ఉందేమో. అనాక్సిమాండర్ సరిగ్గా ఇలాగే ఊహించుకున్నాడు. ఖగోళం కేంద్రంలో స్థిరంగా నిలిచి ఉన్న ఓ స్తంభంలా భూమిని ఊహించుకున్నాడు. స్తంభం వంపు వెంట ఉత్తరానికి ప్రయాణించి వెనక్కు చూసుకుంటే దక్షిణాన ఉన్న కొన్ని తారలు ఆ వంపు వెనక దాక్కుంటాయి. అలాగే దక్షిణానికి ప్రయాణించి వెనక్కు చూస్తే వంపు వెనక ఉత్తరాన ఉన్న కొన్ని తారలు దాక్కుంటాయి. ఒక్కో చోట ఆకాశం ఒక్కో విధంగా ఎందుకు కనిపిస్తుందో అప్పుడు అర్థం అయ్యింది.